Hey, mi amigo, whisko, kisko, let the honey flow. Man, Santiago, never, ever, don't let me go. He amado, rarana vente solando, nuna sweetheart de momento, mi chupe panche parvasan. Bailando, Nacho Renato, Islando, Shwasin Chanito, Libido, Ni Chupulona Madurasan. ఎరిగి విధించు కౌగిట్లో శిక్షను కనుగొకే